21 చరిత్ర. రామ ఒకప్పుడు గంధమాధన పర్వతం మీద ఒక మద్ది చెట్టు కింద ఉద్దాలకుడు అనే ముని బాలకుడు తపస్సు మొదలుపెట్టాడు. నూనూగు మీసాలు వచ్చి రాని వయస్సులోనే అతనికి వైరాగ్యం కలిగి కొద్దిపాటి శాస్త్రజ్ఞానం కూడా కలిసి వివేకం ఉదయించి అడవిలో ఉన్న మునిపల్లెను కూడా వదిలేసి దూరంగా వచ్చి ఏకాంతంగా తపస్సు మొదలుపెట్టాడు. ఉద్దాలక కుమారుడికి జ్ఞానసిద్ధి అయితే లేదు కాని తత్వ విచారణ చెయ్యటంలో మంచి తెలివి సాధిద్దామనే పట్టుదల కల్మషం లేని చిత్తము ఉన్నాయి. అందుచేత అభ్యాసక్రమంలో అతని జ్ఞానం త్వరత్వరగానే బలపడుతూ వచ్చింది. అది బలపడుతున్న కొద్దీ అతను ధ్యానం మీద కంటే తత్వ విచారణ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు. ఏకాంతంగా కూర్చొని తనలో తనే శాస్త్రవాక్యాలను తర్కయుక్తులను సమన్వయపరుచుకుంటూ ఆత్మతత్వాన్ని గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఈ సంసారాన్ని ఎప్పుడు దాటిపోతానా, నిర్వికల్ప సమాధిలోకి ఎప్పుడు ప్రవేశిస్తానా అనే తపన పెరిగిపోయింది. కాని సమాధి కోసం ప్రయత్నం చేస్తున్న కొద్దీ మనస్సు మొరాయించటం ఎక్కువైంది. అయినా అతను తన పట్టుదల వదలలేదు. అభ్యాసం చెయ్యగా మనస్సుకి బాహ్య విషయాల తాకిడి కొంచెం తగ్గింది. ఇహలోక వాంఛలు తగ్గి పరలోక సుఖాల కోసం ఆలోచనలు మొదలైనాయి. అతను వివేకం చేత వాటిని కూడా తిరస్కరిస్తూ అభ్యాసం కొనసాగించేసరికి మెల్లిగా మనస్సు తన ధ్యేయ వస్తువు మీద లగ్నం కావటం మొదలుపెట్టింది. ఆ ధ్యానస్థితి మరికొంచెం పెరిగేసరికి ఉదయించే సూర్యుడిలాగా ఉన్న ఎగటి కాంతి ఒకటి దర్శనమివ్వటం మొదలుపెట్టింది. ధ్యానస్థితిలో పొగ మంచులు, ఎండపొడలు, మినుగురులు, మెరుపులు, స్ఫటికశిలలు, చంద్రబింబాలు ఇలాంటి తేజోమయ రూపాల దర్శనం జరిగితే క్రమంగా బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. దానికి తగ్గట్టుగానే ఇతనికి క్రమంగా అంది అందనట్లుగా పరమాత్మతత్వ స్ఫూర్తి లభించటం మొదలైంది. కాని చిత్రం ఇంతలోనే మనస్సు ఒక్కసారి ఎదురు తిరిగింది. నెత్తిమీద వల పడుతుంటే పక్షి పారిపోయినట్లుగా జానదీప్తులమీద పడుతుంటే అతని మనస్సు భయపడి పక్కలకు పారిపోవడం మొదలుపెట్టింది. అతను పట్టుబట్టి మనస్సును వెనక్కు లాగుతాడు. అది సందు చూసుకుని పారిపోతుంది. ఈ ఘర్షణలో ఆ మనస్సు అటు పూర్తిగా ఆత్మజ్యోతిలోకి వెళ్లలేక ఇటు పూర్తిగా ప్రపంచంలోకి రాక ఆ మధ్య భాగంలో నిలిచిపోవటం మొదలుపెట్టింది. జ్యోతిర్మయమైన ఆత్మ ప్రపంచానికి అజ్ఞానాంధకారమయమైన బాహ్య ప్రపంచానికి మధ్యలో ఉన్న స్థితి అంటే నిద్రే. ఉద్దాలకుడి మనస్సు ఆ నిద్రలో పడి చాలాకాలం కొట్టుకుపోతూ ఉండేది. ఆ మనస్సును నిద్రలేపి మళ్లీ ధ్యానంలోకి తీసుకురావటం పెద్ద పనిగా ఉండేది ఉద్దాలకుడికి. ఇలా ధ్యానానికి నిద్రకి మధ్యలో ఊగసలాడుతున్న ఉద్దాలక చిత్తం క్రమంగా పూర్వజన్మ వాసనలకు 66 లోనై ఎక్కడా లేని విషయాలు గుర్తుకు వచ్చి విషయ వాంఛల సంపర్కంలో పడిపోవటం మొదలుపెట్టింది. దాంతో ఆ యువ మునీశ్వరుడు ధ్యానం చెయ్యలేక పిచ్చెక్కినట్లు కొండ కొమ్మల వెంట అడ్డదిడ్డంగా తిరుగుతూ కాలక్షేపం చెయ్యటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో మెల్లిగా అతని మనస్సు కొద్దిగా కుదుటపడింది. అతను ఒక మంచి కొండ గుహను చూసుకొని దానిలో ఉత్తరముఖంగా కూర్చొని ముందుగా తన మనస్సుకు బోధ చెయ్యటం అన్న నెపంతో మళ్లీ ఆత్మతత్వ విచారణ మొదలుపెట్టాడు. 52 సర్గలో 8వ శ్లోకంలో ప్రారంభించిన ఈ మానస బోధను వాల్మీకి మహర్షి 72 శ్లోకాలకు పొడిగించి ఆ సర్గను పూర్తిచేశాడు. అక్కడితో తృప్తి పడక 82 శ్లోకాలున్న 53వ సర్గ మొత్తాన్ని కూడా దీనికే కేటాయించాడు. ఈ 2 సర్గలు కూడా ఆత్మతత్వాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకోవాలని అనుకునేవారికి అమృత గుళికల వంటివైనా. మనం ఆ విషయాలను సంగ్రహంగానే చెప్పుకుంటూ ముందుకు పోదాం. 52వ సర్గలో మొదటి భాగం అంతా వైరాగ్య వృద్ధి కోసం చిత్తబోధగా సాగిపోయింది. ఆ తరువాత వైరాగ్యానికి ముఖ్య హేతువులు ఏమిటని విచారణ చేసి తత్వ విచారమే వైరాగ్యానికి ప్రధాన హేతువని నిర్ణయం చేశారు. ఇక అక్కడ్నుంచి నేను నిర్వికల్పుడి అనే అనుసంధానం ప్రధానంగా పెట్టుకొని ఆత్మ విచారణ ప్రారంభించాడు ఉద్దాలకుడు. ఈ విచారణ పరంపరలో ఆత్మతత్వ స్ఫూర్తికి ప్రతిబంధకంగా ఉండే వాసనల ప్రసక్తి వచ్చింది. దీనితో వాసనలంటే ఏమిటి అనే విచారణ మొదలైంది. ఆ విచారణలో వాసనలకు మూలం అహంకారమని తేలింది. ఆపై విచారణలో ఆత్మకు వాసనలు కాని అహంకారం కాని ఉండే సావకాశం లేదని తేలింది. ఆ రెండూ మనస్సుకే అంటగలవు. ఆ మనస్సుకు ఆధారం శరీరం. కాని ఈ మనఃశరీరాలనేవి రెండూ ఒక విధంగా శత్రువులు. ఎందుకంటే మనస్సు తనకు బాధ కలిగితే అది శరీరాన్ని కూడా బాధ పెడుతుంది. అలాగే శరీరానికి బాధ కలిగితే అది మనస్సును కూడా బాధ పెడుతుంది. ఆ విధంగా రెండింటికి మధ్య తాప్యతాపక భావం ఉంది. ఆ విధంగా వాటికి విరోధం ఉంది. కాని ఆ రెంటికి మధ్య పరస్పరము తాదాత్మ్యాభిమానం కూడా ఉంది. అంటే మనస్సు నేనే శరీరాన్ని అనుకుని పనిచేస్తూ ఉంటుంది. అలాగే శరీరం కూడా నేనే మనస్సుని అనుకుని పనిచేసేస్తూటుంది. ఆ విధంగా ఆ రెంటికి మధ్యలో పరస్పర ఉపజీవక భావం కూడా ఉంది. సాధకుడు దీన్ని గుర్తించి ఈ రెండింటిలో ఏ ఒక్కదానిమీద ఉన్న అభిమానాన్నైనా సరే పోగొట్టుకోగలిగితే, అంటే అదే తాననే భావాన్ని పోగొట్టుకోగలిగితే, రెండో దానిమీద అభిమానం కూడా దానంతటా అదే పోతుంది అని ఈ విచారణలో తేల్చారు. ఉద్దాలకుడు ఈ విధంగా విచారణ చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. విగతమోహతయ విమనస్తయ గత వికల్పన చిత్తతయా స్ఫుటం ఉపరమామ్యహ మాత్మని సీతలే ఘనలవ శరదీవ నభస్థలే. సర్గ 53 శ్లోకం 82. నాకిప్పుడు మోహం లేనే లేదు. అసలు మనస్సే లేదు. అంటే మనస్సు పూర్తిగా నిర్మూలన కాకపోయినా. ఆయసర్ 67. దానిలో ఉండే వికల్పాలన్నీ పోయాయి. అందువల్ల నా జీవాత్మ ఇప్పుడు తాపాలన్నీ తీరి చల్లగా ఉంది. నాకిప్పుడు దృశ్యభావం లేదు. అందుచేత శరత్కాలంలో నల్లని ఆకాశంలో తెల్లని మబ్బు తునకలాగా నేను స్వచ్ఛంగా ఉండిపోతున్నాను.